బ్రహ్మవాదినో వదంత్యద్భిరహవేగం క్షిప్రోక్షేకేనాపయతి బ్రహ్మణేతి బ్రూయాదద్భిర్కేవ హవేగం క్షిప్రోక్షతి బ్రహ్మణాపయుధ్మాపరిః ప్రోక్షతి మేధ్యమేవైనత్కరోతి వేదిం ప్రోక్షతృక్షావాగేషా లోమకా మేధ్యాయద్వే ధర్మేభ్యామేవైనాం కరోతి దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యేత్యేతి బరిహిరాసాద్య ప్రోక్షత్వేభ్యగేవైనల్లోకేభ్యః ప్రోక్షతి క్రూరమివ వాగేతత్కరోతి యత్ఖనత్యపో నినయతి శాంతి పురస్తాత్ ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యమేవైనం కరోతి యంతం గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం బరిహిస్తృణాది ప్రజావే బరిః పృథివీ వేది ప్రజాగేవ పృథివ్యాం ప్రతిష్టాపయత్యనది దృష్టగ్యస్తృణాది ప్రజయైవైనం పశుభిరణది దృష్టం కరోత్యుత్తరం బరిహిష ప్రస్తరగంహాదయతి ప్రజావే బరిహర్యజమానః ప్రస్తరో యజమానమేవాయజమానాదుత్తరం కరోతి తస్మాద్యజమానో యజమానాదుత్తరోంతర్దధాది వ్యావృత్యా అనగ్నిహవిష్కృతమేవేనగం సువర్గం లోకం గమయతి త్రేధానక్తిత్రయ ఇమే లోకాగేభ్యగేవైనం లోకేభ్యో నక్తిన ప్రతిశృణాది యత్ప్రతిశృణీయాదనోద్బ్రహ్మాపుకం యజమానస్య స్యాదుపరేవ ప్రహరత్యుపరేవ యసు వర్గో లోకో నియచ్చతి వృష్టిమేవాస్మై నియచ్చతి నాత్యగ్రం ప్రహరేద్యదత్యగ్రం ప్రహరేదత్యాసారిణ్యర్యోర్నాశుకాస్యాన్న పురస్తాత్ ప్రత్యస్యేభ్య పురస్తాత్ ప్రత్యస్యేత్ సువర్గాల్లోకాద్యజమానం ప్రతినుదే ప్రాంచం ప్రహరతి యజమానమేవ సువర్గం లోకం గమయతి న విష్పంచం వియుజాద్విష్పంచం వియుజాస్యస్యదాయేతోర్ధముద్యోద్యోర్ధమివ హి పుంసః పుమానేవాస్య జాయతే యచ్ఛేణమోపయేషేణ వాయో యుప్యేతస్మృతిరేవాస్య సాహస్తేన యో యుప్యతే యజమానస్య గోపీఠాయ బ్రహ్మవాదినా వదంతి కిం యజ్ఞస్య యజమాన ఇది ప్రస్తర ఇది తస్యక్వసు వర్గో లోక ఇత్యాహవనీయ ఇది బ్రూయాద్యత్ ప్రస్తరమాహవనీయే ప్రహరతి యజమానమేవ సువర్గం లోకం గమయతి వివాహేతద్యజమానో లిశతే యత్ ప్రస్తరం యో యుప్యంతే బరిహిరణు ప్రహరతి శాంత్యా అనారంభణ ఇవ వాగేతర్యస్సేశ్వరో వేపనో భవితో ధ్రువాసీ దీమామభిమృశదీయం వై ధ్రువాస్యామేవ ప్రతిష్ఠతి న వేపనో భవత్యగా నగ్నేదిత్యాహయద్బ్రూయాదగం నగ్నిరిత్యగ్నాభగ్నింగమయేందర్యజమానగం సువర్గాల్లోకాద్భజేదగం నిత్యేవ బ్రూయాద్యజమానమేవ సువర్గం లోకం గమయతి అగ్నేస్త్రయోజ్యాయాగం సోభ్రాతర ఆసంతే దేవేభ్యో హవ్యం వహంతః ప్రామీయంత సోగ్నిరభిభేదిత్థం వావస్యార్థిమారిష్యతేతి సలిలాయతసోపః ప్రావిశత్తం దేవతాః ప్రేషమేచ్ఛంతం మత్స్యః ప్రాబ్రవీత్ తమశపద్ధిగాధియా త్వావధ్యా సుర్యో మా ప్రావోచయతి తస్మాన్ మత్స్యంధిగాధియా ఘ్నంతి శప్తో హితమన్వ ృవన్నుపనావర్తస్వ హవ్యన్నోరం వృణేయదేవ గృహీతస్యాహుతస్య బహిః పరిధిస్కందాత్ తన్మే భ్రాతృణాం భాగధేయమసృజతి తస్మాద్రగృహీతస్యాహుతస్య బహిః పరిధిస్కందరితేభాగధేయం తానేవ తేన ప్రీణాది పరిధీన్ పరిదధాది రక్షసామపహత్తే సద్యస్పరిశయతి రక్షసామనన్మవచారాయ పురస్కాత్ పరిదధాత్యాదిత్యోహ్యేవోద్యం పురస్తాద్రక్షాగస్య వహంత్యోర్ధ్వే సమిధావాదధాత్యుపరిష్టాదేవ రక్షాగస్య వహంతి యజుషాన్యాూష్ణీమన్యాం విసునత్వాయద్వే ఆదధాది దివాద్యజమానః ప్రతిష్ఠిత్యే బ్రహ్మవాదినో వదంతి సత్వై యజేతయో యజ్ఞస్యార్త్యావసీయాన్స్యాదితి భూపదగే స్వాహా భువన పదగే స్వాహా భూతానాం పదగే స్వాహేతి స్కందమను మంత్రగేత యజ్ఞస్యైవ దదార్చా యజమానోపసీనాం భవతి భూయసేది దేవతాః ప్రేణాదిజామివేతద్యజ్ఞస్య క్రియతే యజన్వంచో పురోడాశా ఉపాగుంసి యాజమంతరాదిదత్తిదామిత్వా యాథోమిషనత్వా యాగ్రమముష్మన్ లోకాదీర్యమాస్మిన్ తే దేవా అబ్రువన్నే తేమౌ విపర్యోహామే చన్నార్జేన దేవా అగ్నిముపామంత్రయంత రాజ్యేన పితరో యమంతస్మాదగ్గర్దేవానామన్నాదో యమః పితృణాగం రాజాయ ఏవం వేద ప్రరాజ్యమన్నాద్యమాప్నోది తస్మాదేతద్భాగధేయం ప్రాయచ్ఛన యదగ్నయే స్పృష్టకృతే వద్యంతి యదగ్నయే స్పృష్టకృతే వద్యతి భాగధేయేనైవ తద్రుద్రగం సమర్థయతి సకృత్సకృతవద్యతి సకృతి రుద్రముత్తరార్ధాదవద్యేషావే రుద్రస్య దిక్స్వాయామేవ దిశ రుద్రం నిరవదయతే దురభిఘారయతి చతురవద్దస్యాప్త్యై పశవో వే పూర్వా ఆహుతయ ఏష రుద్రోగిరగ్నిర్యత్పూర్వా ఆహుతేరభిజుభుయాద్ రుద్రాయ పశూనపి దధ్యాద పశుర్యజమానస్యాద జిహాయ పూర్వా ఆహుతేర్జుహోతి పశూనాం గోపీఠాయ మనః పృథివ్యాయమేక్షత్సఘృతం నిషిక్తమవిందత్సోబ్రవీత్ కోశేశ్వరో యజ్ఞే వికర్తోరిది తావబ్రూతాం మిత్రావరుణౌ గోరేవామీశ్వరౌ కర్తా స్వయదితౌ తతో గాగుం సమేరయతాగుంసాయత్రయత్రన్యక్రామత్తతో ఘృతమపేద్య తస్మాద్ధృతమద్యుచ్యతే తదస్యై జన్మోపహూతగం రసంతరగం సహ పృథివ్యే హేగం వేరథంతరమిమామేవ సహాన్నాద్యేనోపహ్వయద ఉపహూతం వామదేవ్యం సహాంతరిక్షేణేత్యాహ పశవో వై వామదేవ్యం పశూనేవ సహాంతరిక్షేణోపహ్వయద ఉపహూతం బృహత్సహ దివేత్యాహైరం వై బృహదిరామేవ సహ దివోపహ్వయద ఉపహూతా సప్తహోత్రాదిత్యాహోత్రాగేవోపహ్వయద ఉపహూతా ధేనుః సహ ఋషభే ్యాహమిథునమేవోపక్వయద ఉపభూతో భక్షస్తఖేత్యాహ స్వామపీ సమేవోపక్వయద ఉపభూత ఇత్యాహాత్మానమేవోపక్వయత ఆత్మా హ్యుపహూతానాం వసిష్ఠయిడాముపక్వయతే పశవో మాయిడా పశూనేవోపక్వయతే చతుర్పక్వయతే చతుష్పాదోహి పశవో మానవీత్యాహ మనుర్హ్యేతామగ్రే పశ్యద్భృతపదీత్యాహయదేవాస్యై పదాద్భృతమపీ తస్మాదేవ మాహమైత్రావరుణేత్యాహ మిత్రావరుణౌ హ్యేనాగం సమేరయతాం బ్రహ్మదేవగృతమపహూతమిత్యాహ బ్రహ్మైవోపహ్వయతే దైవ్యా అధ్వర్యవ ఉపహూతా ఉపహూతా మనుష్యా ఇత్యాహ దేవ మనుష్యానేవోపహ్వయతే యైమం యజ్ఞమవాలియే యజ్ఞపతిం బద్ధా నిత్యాహ యజ్ఞాయ చైవ యజమానాయ చాహుషమాశాస్తవ ఉపహూతే ద్యావా పృథివీ ఇత్యాహ ద్యావా పృథివీ ఏవోపహ్వయతే పూర్వజేరితావరీ ఇత్యాహ పూర్వజేతావీ దేవీ దేవపుత్రే ఇత్యాహ దేవీ ఇత్యేతే దేవపుత్రే ఉపహూతో యజమాన ఇత్యాహ యజమానమేవోపహ్వయత ఉత్తరస్యాం దేవ యజ్ఞాముపహూతో భూయసిహ విష్కరణ ఉపహూతో దివ్యధామన్నుపహూత ఇత్యాహ ప్రజావాముత్తరా దేవ యజ్ఞా పశవో భూయో హవిష్కరణగం సువర్గో లోకో దివ్యంధామేదమసీదమ యజ్ఞస్య ప్రియం ధామోపహ్వయతే విశ్వమస్య ప్రియముపహూతమిత్యాహాచం వక్కారమేవోపహ్వయతే పశవో వాయిడా స్వయమాదత్తే కామమేవాత్మనా పశూనామాదత్తే నఖ్యన్నః కామం పశూనాం ప్రయచ్చతి వాచస్పదయే త్వాహుతం ప్రాష్ఠామేత్యాహ వాచమేవ భాగధేయేన ప్రేణాది సదసస్పదయే త్వాహుతం ప్రాష్ఠామేత్యాహ స్వగాకృత్తే చతురభత్తం భవతి హవిర్వే చతురభత్తం పశవశ్చతురభత్తం యద్ధోతాః ప్రాష్ఠే ఏరాద్ధోతార్తిమార్చేద్దగ్నోజుహుయాద్రుద్రాగ పశూనపి దధ్యాత పశుర్యజమాన స్యాద్వాచస్పదగే త్వాహుతం ప్రాశ్నామీత్యాహ పరోక్షమేవేన జ్యోతిసదసస్పదగే త్వాహుతం ప్రాశ్నామీత్యాహ స్వగాగ్రత్యై ప్రాశ్నంతి తీర్థగేవ ప్రాశ్నంతి దక్షిణాం దదాది తీర్థగేవ దక్షిణాం దదాది వివారేతద్యజ్ఞం ఛిందంతి యన్మధ్యదః ప్రాశ్నంత్యధర్మార్జయంతావో వై సర్వా దేవతాభిరేవ యజ్ఞం సంతం వంది దేవామి యజ్ఞాద్రుద్రమంతరాయన్ స యజ్ఞమవిధ్యత్తం దేవా అభిరమగచ్చంత కల్పతాన్న ఇదమితి బ్రువన్ సృష్టం వైన ఇదం భవిష్యతి యదిమగం రాధయిష్యామయితి తత్సృష్టకృతస్తృష్టకృతం తస్యావిద్ధం నిరకంతనియమేన సంవిదం తస్మాద్యమమాత్రమవద్యేద్యజ్యాయో వద్యేద్రోపయేత్తద్యజ్ఞస్య యదుపజస్తృణీయాదభిజఘారయేదుభయతః సగ్స్వాయుకుర్యాపదాజాభిఘారయదిద్యుస్సంపద్యతేర్ద్యమానః ప్రతిష్ఠిచ్చేయత్తిరశ్చీనమతిహరేతనభివిద్ధై యజ్ఞస్యాభివిద్ధ్యేనగ్రేణ పరిహరతి తీర్థేనైవ పరిహరతి తత్పూష్ణే పర్యహరం తత్పూషా ప్రాశ్య దతోరుణత్తస్మాత్ పూషా ప్రవిష్టభాగో దంతగోహితం దేవా బ్రువన్వివ అయమార్ధ్య ప్రాశిత్రియో వా అయమభూతి బృహస్పతయే పర్యహరన్ స్వామిభేద్ బృహస్పతిరిత్థం వావస్యాత్మారిష్యతేతి సకేతం మంత్రమపశ్యత్ సూర్యస్య త్వాచక్షుషా ప్రతిపశ్యామీత్యబ్రవేన్న హి సూర్యస్య చక్షుర్కించన హి నస్తి స్వామిభేద్ ప్రతిగృహ్ణంతం మాహికం శిష్యతేతి దేవస్య త్వాసమిదః ప్రసవేష్మినార్బాహుభ్యాం పోష్ణాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామీత్యబ్రవేత్సవితప్రసూతయే వైన బ్రహ్మణా దేవతాభిః ప్రత్యగృహ్ణాత్ స్వబిభేత్ ప్రాశ్నంతం మాహికం శిష్యతేత్యగ్ని స్వాస్యేన ప్రాశ్నామీత్యబ్రవీన్న హ్యగ్నేనాస్యం కించన హి నస్తి స్వబిభేత్ ప్రాశితం మాహికం శిష్యతేతి బ్రాహ్మణస్యోదరేణేత్యబ్రవీన్న హి బ్రాహ్మణస్యోదరం కించన హి నస్తి బృహస్పతే బ్రహ్మణే దిశ హి బ్రహ్మిష్ఠోపవాగే తస్మాత్ ప్రాణాక్రామంతి ప్రాశిత్రం ప్రాశ్నాద్యర్మాజ్ఞా ప్రాణాన్ సంవృశతే మృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే అగ్నిధాదధాత్యగ్నిముఖానేవత్తోన్వేణాది సమిధమాదధాత్యుత్తరా సామాహుదీనా ప్రతిక్షేత్యా అసో సమిద్వత్యేవ జుహోది పరిధీన్ సంవాట్టి పునాత్యేవైనాన్ సకృత్సకృత్ సంవాట్టి పరాయి వక్త్యే తర్హి యజ్ఞశ్చతుస్సంపద్యతే చతుష్పాదః పశవః పశూనేవావరుంధే బ్రహ్మన్ ప్రస్థాస్యామయుత్యాహ ప్రవాగే తర్హి యజ్ఞశ్రుతో యత్ర బ్రహ్మాయత్రైవ యజ్ఞశ్రుతస్తేన ప్రమీవే మనస్యాధ్యక్షేష్ణాశీర్షక్తిమాన్ వృత్తో యజ్ఞస్యాత్ ప్రతిష్ఠేత్యేవ బ్రూయాద్ వాజువే యజ్ఞశ్రుతో యత్రైవ యజ్ఞశ్రుతస్తదగేవైనకం సంప్రయచ్చతి దేవ సవితరేదత్తే ప్రాహేత్యాహ ప్రసో బృహస్పతిర్బ్రహ్మేత్యాహ స హి బ్రహ్మిష్ఠస్స యజ్ఞం పాహి స యజ్ఞపదం పాహి సమాం పాహేత్యాహ యజ్ఞాయ యజమానాయాత్మనేభ్యదేవాశమాశాస్తేనాశ్రావ్యాహ దేవాన యజేత బ్రహ్మవాదినా వదంతేష్టా దేవత అథ కథమగేతే దేవాయి నిషన్నాగం సీతి బ్రూయాద్గాయత్రేంద్రుభంజగ దేవిత్యథో ఖల్వాహు బ్రాహ్మణా వేషందాగుం సేదితానేవ దద్యతి దేవానాం వారిష్టా దేవత ఆసన్నథాగ్నోదజ్వలత్తం దేవా ఆహుదేభిరణో యాజేష్ఠన్వవిందనయదనో యాజానయజత్యగ్నిమేవ తత్సమింధగేత దుర్వై నామాసురాసీత్ సగేతర్హి యజ్ఞస్యాశిషమవిందయద్బ్రూజాతే తదుద్యావా పృథివీ భద్రమ భోజిత్యేదమేవాసునైయజ్ఞస్యాధిరంగమయేదిరంజావాపృథివీభద్రమభోజిత్యేవబ్రూయాద్విరమానమేవయజ్ఞస్యాధిరంగమయత్యాద్భుతోక్తవాచముదనమో ృథివ్యోరిత్యాహ్యాపృథివ్యోరియజ్ఞముపశ్రుతవోమన్వతిస్మిన్యజ్ఞమానద్యావాపృథివీస్తామిత్యాహాశిరమేతామాశాస్తే ప్రమాయకోమానస్యలాహిమీయతేమాముపావస్తోపచరణాజస్పథిచరణాజేవ్రూయాధ్వరీయసే మేవాస్మైకం యోగిమాశాస్తే ప్రమాయకో భవతి తయోరావిద్యజ్ఞరిదగం హవిరజుషతేత్యాహయాక్ష్మదేవతాస్తారేరథామే దివా వై తదాహయన్న నిర్దిశేత్ ప్రతివేదం యజ్ఞస్యాసేద్గచ్ఛే దాసాస్తే యజమానో సా విద్యాహ నిర్దిశ్యైవైనకం సువర్గం లోకం గమయత్యాయురాశాస్తే సుప్రజాత్వమాశాస్తగిత్యాహాశిషమేవైతామాశాస్తే సజాతవనస్త్యామాశాస్తగిత్యాహ ప్రాణావే సజాత ప్రాణానేవ నాంతరేది పదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాయిత్యాహాద్యద్దేవేభ్యో వనుతే వయం మనుష్యేభ్యయి వేతదాహేహ గర్వామస్తేదంచ నమో దేవేభ్యయిత్యాహయాశ్చైవ దేవతాగిజనతాభ్యగేవో భయేభ్యో నమస్తమో నార్కై దేవామీయజ్ఞస్య స్వగా కర్తారన్నావిందంతే సంయం బృహస్పత్యమబ్రువన్నిమన్నో యజ్ఞ స్వగా కుర్మితి సోబ్రవీద్వరం వృణేయ దేవాబ్రాహ్మణోక్తో శ్రద్ధానో యజాతే సామే యజ్ఞశ్చాశీరసతిస్మాబ్రాహ్మణోక్తో శ్రద్ధానో యజతే సంయమేవ తస్య బృహస్పత్యం యజ్ఞశ్చాధే ్రవేత్కి మే ప్రజాయా ఇది యోపగురాతై శతేన యాతయాద్యో నిహనత్ సహస్రేణ యాతయాద్యో లోహితం కరభద్యావత ప్రస్కద్య పాగుంసోన్ సంగృహావత సంవత్సరాన్ లోకన్న ప్రజానాది తస్మాత్ బ్రాహ్మణాయ నాపగురే జన నిహన్యాలోహితం కురయాదేతావతాహైన సా భవతి తచ్చయ్యో రావృణేమహరిత్య యజ్ఞమేవ తత్స్వగా కరోతి తచ్చయ్యో రావృణేమహిత్యాహ సంయమేవ బృహస్పత్యం భాగధేయేన సమర్థయతి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవదయిత్యాహాశిషమేవైతామాశాస్తే సోమం యజతిరేతగేవ తత్తథాదిత్వష్టారంగ్యజతిరేతగేవ హితం దష్టారూపాణి వికరోతి దేవానాం పత్నేయజమిథునర్తాయాగ్ర్యం గృహపదిం యజతి ప్రతిష్ఠి ఏతద్యజ్ఞస్య క్రియతే యజాజ్యేన ప్రయాజా యజ్యంత ఆజ్యేన పత్నే సంయాజాచమోచ్చపత్నేయాజానామృతాయత్యజామిత్రాయాసోమిషనత్వాయ పంక్తి ప్రాయణో వై యజ్ఞ పంక్తిలయన పంచ ప్రయాజా యజ్యంతే చత్వారః పత్నే సంయాజాస్తమిష్టయజః పంచమం పంక్తిమేవాన ప్రయంతి పంక్తిమనోర్జంతి యుక్ష్వాగిదేవహూతమాగం అశ్వాగం అగ్నేరథీరివ విహోతా పూర్వ్యస్వదః ఉదనో దేవదేవాగం అచ్చాగోచో విదుష్టరః సర్వ్యశ్వావార్యాగృధి త్వగుం హయజ్యవిష్ఠసహతః సూనవాహుత ఋతామాయజ్ఞయో భువః అయమగ్నిస్తహస్రిణో వాజస్య శతిరస్పతిః మూర్ధా గవీరగీణాం తన్నేమిర్భవో యథానమస్వసహోదిభిః నేదీయో యజ్ఞమంగిరః తస్మై నోనమభిద్యవే వాచాభిరూపనిత్యయా వృష్ణేజోదస్వసుష్టుతిం కముష్మిదస్య సేనయాగ్నేరపాకచక్షసః పరింగోషుస్తరామహే మానో దేవానాం విశః ప్రశ్నాదీరిభోస్రాః కృషన్నః సులగ్నియాః మానస్ సమస్య దోఢ్యః పరిద్వేషసో అగంహతిః ఓర్మిర్ననామవధీత్ నమస్తే అగ్నిమోజసే గృణంతి దేవకృష్టయః అమేరమిత్రమర్దయా కుమిచ్చునో గవిష్టయేగ్నే సంవేషిశోరయం ఉరుకృదృణస్కృతి బాలో అస్మిన్ మహాధనే పరాభర్భారభృద్యథ సంవర్గగుంసగుం రయంజయ అన్యమస్మద్భియా ఇయమగ్నే శక్తుదుక్షుణా వర్ధానో అమవచ్చవః యస్యాజుషన్నమస్మినశ్రమే మదుర్ముఖస్య వా తంఘే జగ్నిర్వృధావతి పరస్యాధిసంవతో వరాగుం అభ్యాతర యత్రాహమస్మితాగుం అవ విద్వాహితే పురా వయమగ్నే పితుర్యథావసః అథాదే సుమ్నమీమహే యముగ్రైవసర్యః దిగ్మశంగో నవగుంసగః అగ్నే పురోరోజిథ సఖాయ సంవత్ సంయం చమిషగ్స్తోమం చాగ్నయే పరిశిష్టాయ క్షితీనామోర్జోనత్రేతహస్పదే సర్వం సమిద్యువదే విషన్నగ్నే విశ్వాన్యర్యా విహస్పదే సమిధ్యసే సమావసూన్యాఫల ప్రజాపదే సవేద సోమాభూషణేమౌ దేవౌ ఉషంతస్త్వాహవామహ ఉషంతః సవిధీమహి ఉషన్ను సత ఆవహ పితేన హవిషే అత్తవే తగుంసాభ ప్రతికితో మనీషాత్తగుం రజిష్ఠమనునేషి పంథాః తవ ప్రణీతే పితరో నిందో దేవేషులత్రమభజంతి ధీరాః త్వయా హినః పితరః సోమపూర్వే కర్మాణి చక్రప్లవమానధీరాః వన్వన్న పాదః పరిధీ గౌరపోర్ణవీరేభిరశ్వైర్మఘవా భవానః పగుంసామ పితృభిః సంవిధానో నద్యా వా పృథివీ ఆతదంథ తస్మై దగిందో హవిషా విధేమ వయజ్ఞస్యామపదయోరీణాం అగ్నిష్పాత్తాస్పితరయే హగచ్చద సదః సదః సదత సుప్రణీతయః అత్తా హవేగం విప్రయతాని బరిహిష్యథా రేగం సర్వవీరం దధాతన బరిహిషదః పితరభూత్యర్వాగివావో హవ్యాచకర్మాజుషధ్వం తాగతావసాశంతమేనాథాస్మభ్యగం సంయోరపో దధాత ఆహం పితరేం సువిదత్రాగం అవిచ్ఛిన పాతం చ విక్రమణం చ విష్ణాః బరిహిషదో యే స్వధయా ఋతస్య భజంత విత్వస్త ఇహాగమిష్ఠాః ఉపభూతాః పితరః సోమ్యాసో బరిహిష్యేషు నిజషు ప్రియేషు తాగమంతత ఇహ శ్రువంతసి బ్రువంతు తే అవంతస్మాన్ ఉదీరామవరముత్పరా సమున్మధ్యమా పితరః సోమ్యాసః అసంయీయోధికారదజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ఇదం పితృభ్యో నమో అస్మద్యగే పూర్వాసోయ ఉపరాసయీయుః ఏ పార్థివేరజస్యానిషత్తాయే వా నూనగం సువృజనాసు విక్షు అథాయథానః పితరః పరాసః ప్రత్నాసో అగ్రతమాశుషాణాః శుచేతయంతేధి ముక్తశా సహక్షామాభిందంతో అరుణేరవ్రన్ ఇదగ్నే గవ్యవాహన పితృతావృథః ప్రజహవ్యాని వక్షసి దేవేభ్యశ్చ పితృభ్యః త్వమగ్నేదితో జాతవేదో వాగ్ధవ్యాని సులభేణి కృత్వా ప్రాదా పితృభ్యః స్వసజాతే అక్షన్నద్భిత్వం దేవ ప్రయతా హవీగుంషి మాతరే కవ్యైర్యమో అంగిరోభిర్బృహస్పతిర్భిర్వావృధానః యాగశ్చ దేవా వా వసుర్గే చ దేవాన్ స్వాహాన్యే స్వధయాన్యే వదంతి ఇమయ్యమప్రస్తరమాహిరీదాంగిరోభిః పితృభిః సంవిధానః ఆ త్వా మంత్రాః క్రమిశస్తావహంత్రేణారాజన హవిషామాదయస్వ అంగిరాభిరాగి యజ్ఞయభిర్యమభైరూపైరిహమాదయస్వ వివస్పందగం హువేయః పితా తే స్మై యజ్ఞ బరిహిష్యా నిషద్య అంగిరసో న పితరో న భగ్వా అథర్వానో భృగవః సోమ్యాసః తేషాం భయగుం సుమతో యజ్ఞయా నామమి భద్రే సౌ మనసే స్యామా. ద్వితీయకాండః సమాప్తః. ఓం. ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి సతపోతప్యదస సర్పానసృజతసో కామయత ప్రజాసృజేయేతి సద్వితీయమదప్యదస వయాజస్య సృజతసో కామయత ప్రజాసృజేయేతి సతృతీయమదప్యదస ఏతం దేక్షితపాదమపశ్యత్తమవదత్తతో వైన ప్రజాసృజత యత్తపస్తత్వాదేక్షితపాదం వదతి ప్రజా ఏవ తద్యజమాన సృజతే యద్వైదేక్షితమేధ్యం పశ్యత్యపాస్మాదేక్షాక్రామతిలీలమస్యహరోగ్యేత్యబద్ధం మనో దరిద్రం చక్షుస్సోర్యోజ్యోతిషాగశ్రేష్ఠోదేక్షేమామాహాసేరిత్యాహనాస్మాదేక్షాభక్రామదినాశ్చ నీలన్నహరోగ్యేదియద్వైదేక్షితమభివర్షది దివ్యాపోషా ోబలం దేక్షాంతమోస్ నిర్ఘం చుందతేర్బలం ధత్తౌ జోధత్త బలం ధత్త మామే దేక్షాం మాదపో నిర్వధిష్టేత్యాహైతదేవ సర్వమాత్మం ధత్తే నాస్యౌ జోబలన్న దేక్షాన్నదపో నిర్ఘం జగ్గర్వే దేక్షితస్య దేవదాసోస్మాదేతరిహి తిరగి భయరిహి జాతితమే శరగం రక్షాగం సిహంతో భద్రాదభిష్టేయ బృహస్పతి పురగేతా అస్మిత్యాహ బ్రహ్మ వే దేవానాం బృహస్పతిస్తమేవాన్భారభతే సగేన కుంసం పారయత్తేనమగన్మదే భగజనం పృథివ్యా ఇత్యాహదే భగజనగ్ఞేన పృథివ్యా ఆగచ్చతి యో యజతే విశ్వే దేవాయజతి ఛందపూర్వగిత్యాహ విశ్వేత్యేతద్దేవా జోషయంతే యద్బ్రాహ్మణా క్షామాభ్యాంగిదుషాసంతరంతగిత్యాహక్షామాభ్యాగిక్యేషయదుషా సంతరతి యో యజతే రాజస్పోషేణ సమిషామదేమేత్యాహాశినమేవైతామాశాస్తే ఏషతే గాయత్రో భాగ ఇది మే సోమాయబ్రూతాదేషతే త్రైష్టు భోజాగతో భాగ ఇది మే సోమాయబ్రూతాక్షందో మానాగుంసామ్రాజ్యం గచ్చేది మే సోమాయబ్రూతాద్యో వే సోమకుం రాజా నగుంసామ్రాజ్యం లోకం గమయత్వా క్రీణాది గచ్చతి స్వా నాగుంసామ్రాజ్యం ఛందాగుంసి ఖలు వే సోమస్య సామ్రాజ్యో లోక పురస్తాత్ సోమస్య క్రయా దేవమభిమంత్రయేత సామ్రాజ్యమేవైనం లోకం గమయిత్వా క్రీణాధిగచ్చతి స్వానాగుం సామ్రాజ్యం యో వేతానో నప్రస్య ప్రతిష్టాం వేద ప్రత్యే ప్రతిష్టతి బ్రహ్మవాదినా వదంతి న ప్రాశ్యంతి న జుక్వత్య సక్వదానో నత్రం ప్రతిష్టతేతి ప్రజాపదో మనసి ప్రజాపదోమేతానో నప్రస్య ప్రతిష్టాయ ఏవం వేద ప్రత్యే ప్రతిష్టతి యో వాభర్యో ప్రతిష్టాం వేద ప్రత్యే ప్రతిష్టతి యతో మన్యేతానభిక్రమ్య హోష్యామే విషత్తిష్టన్నాశ్రావయే దేశావాభర్యో ప్రతిష్టాయ ఏవం వేద ప్రత్యే ప్రతిష్టతి యదభిక్రమ్య జుహుయాత్ ప్రతిష్ట తస్మాత్ సమాన ప్రతిష్టదాహో నవ్యం ప్రతిష్ఠిత్యేయో వాభర్య స్వం వేద స్వమానేవ భవతి సృగ్వా అస్య స్వం వాయవ్యమస్య పంచమసోస్య స్వం యద్వాయవ్యం వానమదం వానన్వారభ్యాశ్రావయేత్ స్వాదిగాత్ తస్మాదన్వారభ్యాశ్రావ్య స్వాదేవ నైతి యో వే మమ ప్రతిష్టాప్య స్తోత్రముపా ప్య ప్రతిష్ఠిత సోమోభవత్య ప్రతిష్ఠిత స్తోమా ప్రతిష్ఠిత్యుక్థాన్య ప్రతిష్ఠితో ఇదమానో ప్రతిష్ఠితో ధర్యుర్వాయవ్యం వే సోమస్య ప్రతిష్టాచమసోస్య ప్రతిష్టా సోమస్తోమస్య స్తోమ ఉత్నాగ్రహం వాచమసం ఓన్నీయ స్తోత్రముపాకుర్యా ప్రత్యే సోమగ్ స్థాపయతి ప్రతి స్తోమం ప్రత్యుత్ ప్రతిజమాన తిష్టతి ప్రత్యధ్వర్యో యజ్ఞం వా ఏతత్ సంభరం దిగత్సోమగ్రగణ్యే పదం యజ్ఞముఖగుంహదుర్ధానేయర్హిహదుర్ధానే ప్రాచే ప్రవర్తయే యస్తర్హితేనాక్షముపాముఖయేవ యజ్ఞమసంతనాదిప్రాంచమగ్నిం ప్రహరంత్యుపేమానయంత్యన్వనాగం ప్రవర్తయంత్యథ వా అస్యేతధిష్ణుయో హీయతే సోరుధ్యాయతి సయేశ్వరో రుద్రో భూత్వా ప్రజా పశుమాయంతిశ్రవణగుంహరేత్రేణం భాగినం కరోతి యజమానో వా ఆహవనీయో యజమానం వా ఏతద్వికర్షంతే యదాహవనీయా పశుశ్రవణగుంహరంతి సమేవస్యాన్నిర్మంచం వాగుర్యాద్యజమానస్య సాత్మత్వా హి పశోరవదానన్నశ్చేతాద్యస్య ప్రత్యాఖ్యా యమవద్వేత్సైవ తతః ప్రాయశ్చిత్తరియ పశుం విమధ్వేరణయస్తాన్ కామయేతార్థిమార్చ్యుగిరంగేది నమో వృత్తిమచ్చర్చాగ్నేర్ధేయుయాన్నమో వృత్తిమేషాం వృంతే తాజగార్థిమార్చంతి ప్రజాపతేర్జాయమానా ప్రజాజాతాశ్చయా ఇమాః తస్మై ప్రతి ప్రవేదయచిత్తాగుం అనుమన్యతాం ఇవం పశుం పశుపతే అద్య బద్ధామ్యగ్నే సుకృతస్య మధ్యే అనుమన్యస్వ సుయజా యజా మధుష్టం దేవానామిదమస్తు హవ్యం ప్రజానంతః ప్రతిగృహ్ణంతి పూర్వే ప్రాణమంగేభ్యః పర్యాచరంతం స్వర్గయ్యాధిపతిభిర్దేవయానైరోషధేషు ప్రతిష్టా శరీరైః నిష్క్రీతోయజ్ఞయం భాగమేతురాయ స్పోషా యజమానస్య సంతో ఏ బధ్యమానమనుబధ్యమానా అభ్యేక్షంత మనసా చక్షుషా చ అగ్నిస్తాగం అగ్రే ప్రమోక్తుదేవ ప్రజాపతి ప్రజయా సంవిధానః యారణ్యాః పశవో విశ్వరూపా విరూపాః సంతోపగుధైకరూపాః వాయుస్తాగం అగ్రే ప్రమోక్తుదేవ ప్రజాపతి ప్రజయా సంవిధానః నముంచమానా భువనస్య రేతో గాతుం ధర్త యజమానాయ దేవాః ఉపాకృతం సమానయ్యదస్థాం దేవానామప్యేదుపాసః నానా ప్రాణో యజమానస్య పశునా యజ్ఞో దేవేభిః సహ దేవయానః జీవం దేవానామప్యేదుపాసః సత్యాః సంతు యజమానస్య కామాః యత్పశుర్మాయుమకృతోరో వా మద్భిరాహతే అర్గర్మాదస్పాదేన సో విశ్వాంజత్వగుంహసః శమిలాల ఉపేతన యజ్ఞం దేవేభిరిన్వితం పాశాః పశుం ప్రముంచత బంధాద్యజ్ఞపతిం పరి అదిగిః పాశం ప్రమోత్వేతం నమః పశుభ్యః పశుపతయే కరోమి అరాతీయం తమధరం కృణోమియం దుష్పస్తస్మిన్ ప్రతి ముంచామి పాశం త్వాముతేతధిరేహవ్యవాహగుంశతం కర్తారముదయజ్ఞినం చ అగ్నే సదక్షః సదనులిభి భూత్వాథ హవ్యాజాదవేదోజుషస్వ జాతవేదోపయాగచ్చ దేవాన్ త్వగుంహి హోతా ప్రథమో బభూత ఘృతేన త్వం తనవో వర్ధయ స్వస్వాహా ఘృతగుంహవిరదంతు దేవాః స్వాహా దేవేభ్యో దేవేభ్య స్వాహా ప్రజాపత్యాదే పశవస్తేషాగం రుద్రాధిపతర్యదేభ్యాముపాకరోభ్యామేవైనం ప్రతి ప్రోచ్యాలభత ఆత్మనోనావ్రస్కాయద్వాభ్యాముపాకరోజి దివాభ్యజమాన ప్రతిష్ఠిత్యా ఉపాకృత్య పంచజుహో దివాన్ పశవః పశూనేవామరుంధే మృత్యవేవాయేష నీయతే యత్పశుస్తయ్యదన్వారభేద ప్రమాయుభో యజమాన ప్రాణో యజమానస్ పశునేత్యాహవ్యావృత్తేయత్పశుర్మాయమకృతేజుహోదిశాన్నేషమిదారభుపేతనేత్యాహయథాయజులేమైతద్వపాయాం వా క్రియమాణాయామగ్నేర్మేధోపక్రామజిత్వా ముతేతధిరేహవ్యవాహమిది భవామభిజుహోత్యగ్నేరేవమే శమవరుంధ్రే సోసుమర్పాయ పురస్తాత్ స్వాహాగతయో వా అన్యే దేవా ఉపరిష్టాత్ స్వాహాగతయోన్యే స్వాహ దేవేభ్యో దేవేభ్య స్వాహేభితోపాంజుహోభయాణాతి యో వాయథా దేవతం యజ్ఞముపచరత్యా దేవతాభ్యోవిష్టతే పాపీయాన్ భవతి యో యథా దేవతం న దేవతాభ్యోవిష్టతే పాపీయాన్ భవత్యాగ్నేయక్షాగ్నేర్ధమభివృషేద్వైష్టం వ్యాహవిద్ధానమాగ్నేయ్యా సృజో వాయవ్యయా వాయవ్యాగ్నేంద్రియా సదో యథా దేవతమేవ యజ్ఞముపచరతి న దేవతా ీరాజ్మిదేవృథివీం జ్యోతిషా సహ ఇనద్విభాయుమంతరిక్షేణ తే సహ ఇనద్విభాజము సహ సూర్యేణ తే ఇనద్విశ్రో విపృత సూర్యస్ అగ్నిర్దేవతా గాయత్రీ ఛందో పాగుంశ పాత్రమజితోమో దేవతా ద్రష్టుఛందోంతర్యామస్ పాత్రమధీంద్ర దేవతా జగదీ ఛంద ఇంద్రవాయువా పాత్రమది బృహస్పతిర్దేవతా నష్టుఛందో మిత్రావరుణయో పాత్రమస్యశ్వినో దేవతా పంక్తిశ్చందోశ్వినో పాత్రమది సూర్యో దేవతా బృహతే ఛంద శుక్రస్య పాత్రమది చంద్రమా దేవత సతో బృహతే ఛంద మన్సిన పాత్రమది విశ్వే దేవా దేవతోష్ణిహ ఛంద ఆగ్రహిణస్ పాత్రమధీంద్రో దేవత చతుఛంద ముఖ్యా పాత్రమది పృథివీ దేవత విరాక్షందో ధ్రువస్ పాత్రమతి ఇష్టర్గోవా అభ్యర్యజమానస్యేష్టర్గ ఖలు వే పూర్వోష్ఠు క్షీయత ఆసన్యాహికస్చిదభిషస్ పురా ప్రాదరణు భాగాద్భుయాత్మనగేవర్య పురస్తాక్షర్మ నక్యతేషాయ త్వపవేషాయ త్వాగాయత్రియా పృష్ఠభోజగత్యాభిభూత్యై స్వాహ ప్రాణ మృత్యోర్మాపాదం ప్రాణపానౌ మావాహాదిష్టం దేవతాసుమానేతే ప్రాణపానయోర్వ్యాయచ్ఛందే సోమస్సమర్చతే సంవేషాయ త్వోపవేశాయత్వేత్యాహ ఛందాగం శివే సంవేశ ఉపవేశ్ఛందోభిరేవాస్య ఛందాగం శివంతే ప్రతిపంత్యాజ్యాని భవంత్యభిజిత్యే మరుత్పదే ప్రతిపదో విజిత్యా హే బృహత్ర సంతరే భవత ఇయం వావర సంతరమసో బృహదాభ్యామే వైన మంతరే తద్యవావర సంతరగ్రశ్వో బృహదద్యాశ్వాదేవైన మంతరే భూతం వరసంతరం భవిష్యత్ బృహద్భూతాచ్చైవైనం భవిష్యదష్టాంతరే పరిమితం వరసంతరమపరిమితం బృహత్ పరిమితాచ్చైవైనమపరిమితాంతరే స్వామిత్రమదగ్నిష్టేనాస్పర్ధేతాగుంసేతమదగ్నిహవ్యమపశ్యత్తేన వైరవశిష్టస్తేంద్రియం వేద్యమవృందయద్విహవ్యగుంసస్యతేంద్రియమేవ భ్రాతుర్యస్యూయాగం సోయ్యాహుస్వేవృంకైర్యోమస్వరస్థాచ్యాం గుర్వేదయ్యుక్షరాత్రం గుర్వేదయ్ఞతుభిరేవాస్వేవతీయాభవతి నిద్రాభ్యాస్తదేవస్వదాయం మే దర్పయత ప్రాణం మే దర్పయత బాణం మే దర్పయత వ్యానం మే దర్పయత చక్షుర్మే దర్పయత శ్రోత్రం మే దర్పయత మనో మే దర్పయత వాచం మే దర్పయత ఆత్మానం మే దర్పయత అంగాని మే దర్పయత ప్రజాం మే దర్పయత పశూన్ మే దర్పయత గృహాన్ మే దర్పయత గణాన్ మే దర్పయత సర్వగణం దర్పయత దర్పయత మా గణామేవా విదృషన్నోషయో వై సోమస్త విశో విష ఖలు వైరాగ్య ప్రజాగోరేశ్వర ఐంద్ర స్వామో వేవృథం భవ మనసా సుజాతృత ప్రజాత భగయిద్వశ్యామ ఇంద్రేణ దేవేరుధస్తం విధానామన్యంతాగుంసవనాయో మనిత్యాహౌషేభ్యేణ యజ్ఞస్వారీ విషస్వారీ దేవతాయే నుర్యాచ్చాభిషణో వేదోమస్యాభిషో యమానస్య ప్రథమోగం సుస్కందరేశ్వరీంద్రియం వేర్యం ప్రజాం పశోర్యమానస్యోస్తమభిరంతరేస్కాన్ సహ ప్రజయాయ స్పోషేణేంద్రియం మే వేర్యం మా నిర్వధేరిత్యాచిదమేంద్రియస్య వేర్యస్య ప్రజాయే పశో నామ నిర్ఘాతాయ ద్రక్షశ్చ స్కంద పృథివే పరవ్యామిమంజయోనిమనవ్యష్టపూర్వ తృతీయోనిమను సంచలందం ద్రక్షంగహామ్యను సప్తహోత్రాః ర్పయతి మనుష్యాన్ మనుష్యైషసేన దేవయశస్యేవ దేవేషు భవతి మనుష్యయశసే మనుష్యేషాన్ ప్రాచీనమాగ్రహేణాగ్రహాన్ గృహేయాగ్రహానోద్భాగస్థానుపద్భిమతో దేవానేవ తద్దేవయశసేనార్పయతి మనుష్యాన్ మనుష్యైషసేన దేవయశస్యేవ దేవేషు భవతి మనుష్య తస్మాన్ వైష్మానవోమహినా విశ్వశంభోః సర్వపాపద్రవిణం దహాత్పాయుష్మందస్తః భక్ష్యా శ్యామ విశ్వే దేవా మరుత ఇంద్రో అస్మానస్మిన్ వితీయే సమనేన చక్ష్యుః ఆయుష్మంత ప్రియమేషాం వదంతో వయం దేవానాగుం సుమతో శ్యామ ఇదం త్రివీజం సమనంగ వేనామృతేనేతమసమేయంత హేసోధన్ వనా సువరానధారా స్పృష్టిర్న అభిలసీ జోనయంతో ఆయతనవతేర్వా అన్యాహుదయో భూయంతేనాయతనా అన్యాయాధారవతేస్తా ఆయతనవతేర్యా సౌమ్యాస్తానాయతనాయమపాదాయాధారమాఘారేదధ్వరో యజ్ఞో యమస్పృదే వామోషధేభ్యః పశవే నోచనాయ విశ్వస్మై భూతాయాధ్వరోస్తృతమద్దేవ సోమేది సౌమ్యాయేవ దదాహుదీరాయతనవతే ేదం వేదాథోద్యావా పృథివీ ఘతేనవ్యునక్తిదేవ్యుత్రే ఉపజీవనీయే భవత ఉపజీవనీయా భవతి ఏం వేదైతే రుద్రభాగోస్తంజునస్త విదేర్గో భక్త్యగం భార్యస్కోజగం సువేర్యగం సంవత్సరేనాయ స్వస్తిం మనఃపుత్రేభ్యోదాయం వ్యభజత్సనా భారే పృష్టం బ్రహ్మచర్యం వసంతం నిరభజత్సాగచ్చత్సాభాగదినత్వానిరభాగమిత్యభ్రవేదం గిరసగిమే సత్రమాసదేతే సువర్గం లోకం న ప్రజానంతి తేభ్యగిదం బ్రాహ్మణం బ్రోహితే సువర్గం లోకయ్యం తోయేషాం పశవస్తాగిస్తే దాస్యం పీడితేభ్యోబ్రవేత్తే సువర్గం లోకయ్యం సంతానస్మాదృష్టం పశుభిష్టరంతయ్యజ్ఞభాస్తో రుద్రాగచ్చేన్మమ ఇమే పశవైత్య దుర్వే వక్యమిమానిత్యబ్రవేన్న వేదశ్చదైత్యబ్రవేద్యజ్ఞభాస్తో హీయతే మమ వేదస్మాద్యజ్ఞభాస్తున భజాభిమగ్ఞస్తేజస్మాహేతం వంచిన సజ్ఞస్ప్రావమయుహాత్త వేదశ్చ రుద్ర పశోన్నాభ్యమన్యదయత్రేతమేవం విద్వా వంచిన సజ్ఞస్రావం జుహో వినద్ర రుద్ర పశోనభిమన్యతే